అత ప్రథమాష్టకే షష్ట ప్రశ్న ప్రారంభ. అనుమత్యే పురోడాశమష్టాకపాలం నిర్భపతి ఏ ప్రత్యంచ శమ్యాయా అవశీయందే తన్నైరృతమేకకపాలం ఇయం వా అనుమతి ఇయం నిరృతి నైరృతేన పూర్వేణ ప్రచరతి ఆత్మానమేవ నిరృతిం పూర్వాహం నిరవదయతే ఏకకపాలో భవతి ఏకథైవ నిరృతిం నిరవదయతే యదహుత్వాగార్హపత్య ఈయు రుద్రో భూత్వాగ్నిరణోత్య అధ్వర్యం చ యజమానం చ హన్యాత్ వేహి స్వాహాహుతింజుషాణ ఇత్యాహ ఆహుత్యైవైనగుం శమయతి నార్తిమార్చత్యధ్వర్యం న యజమాన ఏకోన్ముఖే నయంతి తద్ధి నిర్వృత్తై భాగధేయం ఇమాం దిశయంతి ఏషా వై నిర్వృత్తి స్వాయామేవ దిశి నిర్వృతిం నిరవదయతే స్వకృత ఇలినే జుహోతి ప్రదరే వా ఏతద్వై నిర్వృత్యా ఆయతనం స్వదేవాయతనే నిర్వృతిం నిరవదయతే ఏష తే నిర్వృతే భాగ ఇత్యాహ నిర్దిశత్యేవైనా భూతే హవిష్మత్యసీత్యాహ భూతిమేవోపావర్తతే ముంచే మమగుంహస ఇత్యాహ అగుంహస ఏవైనం ముంచతి అంగుష్ఠాభ్యాం జుహోతి అంతత ఏవ నిర్వృతిం నిరవదయతే కృష్ణం వాస కృష్ణతోషం దక్షిణ ఏతద్వై నిరృత్యై రూపం రూపేణైవ నిరృతిం నిరవదయతే అప్రతీక్షమాయంతి నిరృత్యా అంతరిహిత్యై స్వాహా నమోజ ఇదం చకారయతి పునరేత్యగార్హపత్యే జుహోతి ఆహుత్యైవ నమస్యంతో గార్హపత్యముపావర్తంతే ఆనుమతేన ప్రచరతి ఇయం వా అనుమతి ఇయమేవాస్మై రాజ్యమనుమన్యతే ధేనుర్దక్షిణా ఇమామేవ ధేనుం కురుతే ఆదిత్యం చరున్నర్వపతి భయేష్వేవ ప్రజాస్వభిషిచ్యతే దైవేషు చ మానుషేషు చ పరో దక్షిణా పరో హి రాజ్యకం సమృద్ధ్యై ఆజ్ఞా వైష్ణవమేకాదశకపాదం నిర్వపతి అగ్నిః సర్వా దేవతాః విష్ణుర్యజ్ఞః దేవతాశ్చైవ యజ్ఞం చావరుంధే వామనో బహీ దక్షిణా యద్వహీ తేనాగ్నేయః యద్వామనః తేన వైష్ణవః సమృద్ధ్యై అగ్నేశోమేయమేకాదశకపాలం నిర్వపతి అగ్నేశోమాభ్యాం వా ఇంద్రో వృత్రమహన్యతి యదగ్నేశోమేయమేకాదశకపాలం నిర్వపతి వార్త్రఘ్నమేవ విజిత్యై హిరణ్యం దక్షిణా సమృద్ధ్యై ఇంద్రో వృత్రగం హత్వా దేవతాభిశ్చేంద్రియేణ చ వ్యాధ్యత స ఏతమైంద్రాగ్నమేకాదశకపాలమపశ్యత్ తన్నిరవపత్ తేన వై స దేవతాశ్చేంద్రియం చావారుంధ యదైంద్రాగ్నమేకాదశకపాలం నిర్వపతి దేవతాశ్చైవ తేనేంద్రియం చ యజమానో వరుంధే ఋషభో వహీ దక్షిణా యద్వహీ తేనాగ్నేయః యదృషభః తేనైంద్రః సమృద్ధ్యై ఆగ్నేయమష్టాకపాలం నిర్వపతి ఐంద్రం దధి యదాగ్నేయో భవతి అగ్నిర్వై యజ్ఞముఖం యజ్ఞముఖమే వర్ధిం పురస్తాద్ధత్తే యదైంద్రం దధి ఇంద్రియమేవావరుంధే ఋషభో వహీ దక్షిణా యద్వహీ తేనాగ్నేయః యదృషభః తేనేంద్రః సమృద్ధ్యై యావతేర్వై ప్రజా ఓషధీనామహుతా నామాశ్యన్ తాః పరాభవన్ ఆగ్రయణం భవతి హుతాద్యాయ యజమానస్యాపరాభావాయ దేవా వా ఓషధేష్వాజిమయుః తా ఇంద్రాగ్నే ఉదజయతాం తావేతమైంద్రాగ్నం ద్వాదశకపాలం నిరవృణాతాం యదేంద్రాగ్నోభవత్యుజ్యత్యే ద్వాదశకపాలో భవతి ద్వాదశమాసా సంవత్సరః సంవత్సరేణైవాస్మాన్నమవరుంధే వైశ్వదేవశ్చరుర్భవతి వైశ్వదేవం వా అన్నం అన్నమేవాస్మై స్వదయతి ప్రథమజో వత్సో దక్షిణా సమృద్ధి సౌమ్యగ్రిశ్యామాకంచరం నర్భవతి సోమో వా అకృష్టపక్ష్యస్య రాజా అకృష్టపక్ష్యమేవాస్మై స్వదయతి వాసో దక్షిణ సౌమ్యగం హి దేవతజా వాసః సమృద్ధి సరస్వత్యై చరం నర్భవతి సరస్వతే చరం మిథునమేవరుంధే మిథునౌ గావో దక్షిణా సమృద్ధ్యై ఏతి వా ఏష యజ్ఞముఖాదిర్ధ్యాః యోగ్నేర్దేవతాయేతి అష్టావేతాని హవేగుంషి భవంతి అష్టాక్షరా గాయత్రీ గాయత్రోగ్నిః తేనైవ యజ్ఞముఖాదిర్ధ్యాః అగ్నేర్దేవతాయైమైతి వైశ్వదేవేన వై ప్రజాపతిః ప్రజా అసృజత తా సృష్టా న ప్రాజాయంత సోగ్నిరకామయత అహమివాః ప్రజనయేయమితి స ప్రజాపతయే శుచమదధాత్ సోషోచత్ ప్రజామిచ్ఛమానః తస్మాద్యం చ ప్రజా భునక్తియం చ న తా ఉభౌ శోచతః ప్రజామిచ్ఛమానౌ తా స్వగ్నిమప్యసృజత్ తా అగ్నిరధ్యేత్ సోమోరేతో దధాత్ సవితా ప్రాజనయత్ సరస్వతీ వాచమదధాత్ ఊషా పోషయత్ తే వా ఏతే త్రిః సంవత్సరస్య ప్రయుజ్యంతే ఏ దేవాః పుష్టిపతయః సంవత్సరో వై ప్రజాపతిః సంవత్సరేణైవాస్మై ప్రజాః ప్రాజనయత్ తాః ప్రజా జాతా మరుతోఘ్నన్ అస్మానపి న ప్రాయుక్షతేతి సయేతం ప్రజాపతిర్మారుతగుం సప్తకపాలమపశ్యత్ తన్నిరవపద్ తతో వై ప్రజాభ్యో కల్పత యన్మారుతో నిరుప్యతే యజ్ఞస్య క్లప్త్యే ప్రజానామఘాతాయ సప్తకపాలో భవతి సప్తగణా వై మరుతః గణశగేవాస్మై విషంకల్పయతి స ప్రజాపతిరశోచత్ యాః పూర్వాః ప్రజా అశిర్క్షి మరుతస్తావధిషుః కథమపరాశ్రుజేయేతి తస్య శుష్మ ఆండం భూతం నిరవర్తత తద్వ్యుదహరత్ తదపోషయత్ తత్ప్రాజాయత ఆండస్య వా ఏతద్రూపం యదామిక్షా యద్యుద్ధరతి ప్రజా ఏవ తద్యజమానః పోషయతి వైశ్వదేవ్యామిక్షా భవతి వైశ్వదేవ్యో వై ప్రజాః ప్రజా ఏవాస్మై ప్రజనయతి వాజినమానయతి ప్రజాస్వేవ ప్రజాతాసురేతో దధాతి యా వా పృథివ్య ఏకకపాలో భవతి ప్రజా ఏవ ప్రజాతాద్యా వా పృథివేభ్యాముభయతః పరిగృహ్ణాతి దేవాసురాః సంగత్తా ఆసన్ సోగ్నిరబ్రవీర్ మామగ్రే యజత మయాముఖేనాసురాంజేష్యథేతి మాన్ విజేయమితి సోమాబ్రవీర్ మయా రాజ్ఞా జేష్యథేతి మాన్ తృతీయమితి సవితా మయా ప్రసూతా జేష్యథేతి మాన్ చతుర్థేమితి సరస్వతీ ఇంద్రియం వోహంధాస్యామీతి మాం పంచమమితి కూషా మయా ప్రతిష్టయా జేష్యథేతి తేగ్నాముఖేనాసురానజయన్ సోమేన రాజ్ఞా సవిత్రా ప్రసూతాః సరస్వతీంద్రియమదధాత్ పూషా ప్రతిష్టాసేత్ తతో వై దేవాభ్యజయంత యదేతాని హవేగుంషి నిరూప్యంతే విజిత్యై స్మోత్తరవేదిముపవపతి పశవో వా ఉత్తరవేదిః అజాతాని బ్రహ్యేతరిః పశవః త్రివద్బరిహిర్భవతి మాతా పితా పుత్రః తదేవ తన్మిథునం ఉల్బం గర్భో జరాయో తదేవ తన్మిథునం త్రేధా బర్హి సన్నద్ధం భవతి త్రయ ఇమే లోకాః యేష్వేవ లోకేషు ప్రతిష్ఠతి ఏకధా పునః సన్నద్ధం భవతి ఏక ఇవ హ్యయం లోకః అస్మిన్నేవ తేన లోకే ప్రతిష్ఠతి ప్రసవో భవంతే ప్రథమజామేవ పుష్టిమవరుంధే ప్రథమజో వత్సో దక్షిణా సమృద్ధ్యై వృషదాజ్యం గృహ్ణాది పశవో వై పృషదాజ్యం పశూనేవరుంధే పంచగృహీతం భవతి పాంతాహి పశవః బహురూపం భవతి బహురూపాహి పశవః సమృద్ధ్యై అగ్నిం మంథంతే అగ్నిముఖా వై ప్రజాపతి ప్రజా అసృజత యదగ్నిం మంథంతే అగ్నిముఖా ఏవ తత్ ప్రజా యజమానసృజతే నవ ప్రజాజా యుజ్యంతే నవానో యాజాః అష్టౌ హరీగుంషీ ద్వావాఘారౌ ద్వావాజ్యభాగౌ త్రిగుంషత్ సంపద్యంతే త్రిగుంషదక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధే యజమానో వా ఏకకపాలః తేజ ఆజ్యం యదేకకపాల ఆజ్యమానయతి యజమానమేవ తేజసా సమర్థయతి యజమానో వా ఏకకపాలః పశవ ఆజ్యం యదేకకపాల ఆజ్యమానయతి యజమానమేవ పశుభిః సమర్థయతి యదల్పమానయేత్ అల్పాయేనం పశవో భుంజంత ఉపతిష్ఠేరన్ యద్బహ్వానయేత్ బహవేనం పశవో భుంజంత ఉపతిష్ఠేరన్ బహ్వానీయా విపృష్టం కుర్యాత్ బహవ ఏవైనం పశవో భుంజంత ఉపతిష్ఠంతే యజమానో వా ఏకకపాలః యదేకకపాలస్యావద్యేత్ యజమానస్యావద్యేత్ ఉద్వామాద్యేద్యజమానః ప్రవామీలేత సకృదేవ హోతవ్యః సకృతి బహిసువర్గో లోకః హుత్వాభిజుహోతి యజమానమేవ సువర్గం లోకం గమయిత్వా తేజసా సమర్థయతి యజమానో వా ఏకకపాలః సువర్గో లోక ఆహవనీయః యదేకకపాలమాహవనీయే జుహోతి యజమానమేవ సువర్గం లోకం గమయతి యద్ధస్తేన జుహుయాత్ సువర్గాల్లోకాద్యజమానమవిద్ధ్యేత్ సృజాజుహోతి సువర్గస్య లోకస్య సమష్ట్యై యత్ప్రాంపద్యేత దేవలోకమభిజయేత్ యద్దక్షిణామిత్రలోకాన్ యత్ప్రత్యక్ రక్షాగుంస యజ్ఞగుం హన్యుః యదుదం మనుష్యలోకమభిజయేత్ ప్రతిష్ఠితో హోతవ్యః ఏకకపాలం వై ప్రతిష్టం ద్యావా పృథివీ ప్రతిష్టతః ద్యావా పృథివీ ఋతవః ఋతోన యజ్ఞః యజ్ఞం యజమానః యజమానం ప్రజాః తస్మాత్ ప్రతిష్ఠితో హోతవ్యః వాజినో యజతి అగ్నిర్వాజుః సూర్యః తే వై వాజినః తానేవ తద్యజతి అథో ఖల్వాహుః ఛందాగుంసి వై వాజిన ఇతి తాన్యేవ తద్యజతి రుక్సామేవా ఇంద్రస్య హరీ సోమపానౌ తయోః పరిధయ ఆధానం రాజినం భాగధేనం ఇర ప్రహృత్య పరిధేంజుహుయాత్ అంతరాధానాభ్యాం ఘాసం ప్రయచ్ఛేత్ ప్రహృత్య పరిధేంజుహోతి నిరాధానాభ్యామేవ ఘాసం ప్రయచ్ఛతి బర్హిషి విషించన్ వాజినమానయతి ప్రజా వై బర్హిః రేతో వాజినం ప్రజాస్వేవ రేతో దధాతి సముపహూయ భక్షయంతి ఏతత్ సోమపి సాహ్యేతే అథో ఆత్మన్నేవ రేతో దధతే యజమాన ఉత్తమో భక్షయతి పశవో వై వాజినం యజమాన ఏవ పశూన్ ప్రతిష్టాపయంతి ప్రజాపతిస్సవితా భూత్వా ప్రజా అసృజత తా ఏనమత్యమన్యంత తా అస్మాదపాక్రామన్ తా వరుణో భూత్వా ప్రజావరుణేనాగ్రాహయత్ తాః ప్రజావరుణగృహీతాః ప్రజాపతిం పునరుపాధావన్నాథమిచ్ఛమానాః సయేతాన్ ప్రజాపతిర్వరుణ ప్రఘాసాన పశ్యత్ తాన్ నిరవపద్ తైర్వై స ప్రజావరుణ పాశాదముంచత్ యద్వరుణ ప్రఘాసాని లుప్యంతే ప్రజానామవరుణగ్రాహాయ తాసాం దక్షిణాబాహున్యక్న ఆసీత్ సవ్యః ప్రసృతః సయేతాన్ ద్వితీయాం దక్షిణతో వేదిబుదహన్ తతో వై స ప్రజానాం దక్షిణం బాహుం ప్రాసారయత్ యద్వితీయాం దక్షిణతో వేది ముద్ధంతి ప్రజానామేవ తద్యజమానో దక్షిణం బాహుం ప్రసారయతి తస్మాచ్చాదుర్మాస్య జాజ్యమస్మిన్ లోక ఉభయా బాహుః యజ్ఞాభిజితగ్రహ్యస్య ప్రథమాత్రాద్వేదీ అసంభిన్నే భవతః తస్మాత్ ప్రథమాత్రం జగుంసౌ ఉత్తరస్యాం వేద్యాముత్తరవేదిముపపతి పశవో వా ఉత్తరవేదిః పశూనే వావరుంధే అథో యజ్ఞపరుషోనందరిత్యై ఏతబ్రాహ్మణాన్యేవ పంచహవేగుంషి అథైష ఐంద్రాగ్నో భవతి ప్రాణాపానౌ వా ఏతౌ దేవానాం యదింద్రాగ్ని యదేంద్రాగ్నో భవతి ప్రాణాపానావేవరుంధే ఓజోబలం వా ఏతౌ దేవానాం యదింద్రాగ్ని యదేంద్రాగ్నో భవతి ఓజోబలమేవరుంధే మారుత్యామిక్షా భవతి వారుణ్యామిక్షా మేషీ చ మేషశ్చ భవతః ఇధునా ఏవ ప్రజావరుణ పాశాన్ముంచతి గోమశో భవతో మేధ్యత్వాయ శమీపర్ణాన్యుపవతి ఘాసమేవాభ్యామపి యచ్చతి ప్రజాపతిమన్నాద్యన్నోపానమత్ స ఏతేన శతేధ్వేన హవిషాన్నాద్యమవారుంధ యత్పరః శతాని శమీపర్ణాని భవంతి అన్నాద్యస్యావరుద్ధ్యై సౌమ్యాని వైకరీరాణి సౌమ్యా ఖలు వా ఆహుతిర్దివో వృష్టించావయతి యత్కరీరాణి భవంతి సౌమ్యజైవాహుత్యా దివో వృష్టిమవరుంధే కాయ ఏకకపాలో భవతి ప్రజానాం కంత్వాయ ప్రతిపూరుషంకరం భపాత్రాణి భవంతి జాతా ఏవ ప్రజావరుణ పాశాన్ముంచతి ఏకమతిరిక్తం జయిష్యమాణా ఏవ ప్రజావరుణ పాశాన్ముంచతి ఉత్తరస్యాం వేద్యామన్యాని హరేగుంషి సాదయతి దక్షిణాయాం మారుతీం అపధురమేవైనాయునక్తి అథో ఓజదేవా సామవహరతి తస్మాద్బ్రహ్మణశ్చ క్షత్రాచ్చ విశోన్యతోపక్రమిణీః మారుత్యా పూర్వజా ప్రచరతి అనృతమేవావయజతే వారుణ్యోత్తరయా అంతత ఏవ మరుణమవయజతే యదేవాధ్వర్యః కరోతి తత్ప్రతి ప్రస్థాతా కరోతి తస్మాద్యచ్ఛ్రేయాన్ కరోతి తత్పాపీయాన్ కరోతి పత్నీం వాచయతి మేధ్యామేవైనాం కరోతి అథో తప ఏవైనాముపనయతి యజ్జారగుం సంతన్న ప్రబ్రూయాత్ ప్రయాం జ్ఞాతిగుం రుంధ్యాత్ అసో మే జారగతి నిర్దిశేత్ నిర్దిశ్యైవైనం వరుణ పాశేన గ్రాహయతి ప్రఘాస్యాన హవామహయతి పత్నీముదానయతి అహ్వతైవైనాం యత్పత్నీ పురోనువాక్యామనుబ్రూయాత్ నిర్వీర్యోజమాన స్యాత్ యజమానోన్వాహ ఆత్మన్నేవ వీర్యం ధత్తే ఉభౌ యాజ్యాగుం సవేర్యత్వాయ యద్గ్రామే యదరణ్యరిత్యాహ యథోదితమేవ వరుణమవయజతే యజమానదేవత్యో ఆహవనీయః భ్రాతృవ్యదేవత్యో దక్షిణః యదాహవనీయే జుహుయాద్ యజమానం వరుణపాశేన గ్రాహయేద్ దక్షిణేగ్నౌ జుహోతి భ్రాతృవ్యమేవ వరుణపాశేన గ్రాహయతి శూర్పేణ జుహోతి అన్యమేవ వరుణమవయజతే శీర్షన్నతి నిధాయ జుహోతి శీరుషతకేవ వరుణమవయత్ ప్రత్యం తిష్టం జుహోతి ప్రత్యంగేవ వరుణపాశాన్ నిర్ముచ్యతే అక్రం కర్మ కర్మ కృతవిత్యాః దేవానృణం నిరపదాయ అనృణాగ్రహానుపప్రేతేతి వా వై తదాహ వరుణగృహీతం వా ఏతద్యజ్ఞస్య యద్యజుషా గృహీతస్యాతిరిచ్యతే తుషాశ్చ నిష్కాసశ్చ తుషైశ్చ నిష్కాసేన చావభృథమవైతి వరుణగృహీతే నైవ వరుణమవగజతే అపోవభృథమవైతి అప్సు వై వరుణ సాక్షాదేవ వరుణమవగజతే ప్రతిజుతో వరుణస్య పాశ ఇత్యాహ వరుణపాశాదేవ నిర్ముచ్యతే అప్రతీక్షమాయంతి వరుణస్యాంతరిహిత్యై ఏధోస్యేధిషీమహేత్యాహ సమిధైవాగ్నిన్నమస్యంత ఉపాయంతి తేజోసి తేజోమయిధేహేత్యాహ తేజ ఏవాత్మన్ భక్తే దేవాసురాః సంయత్త ఆసన్ సోగ్నిరబ్రవీత్ మమేయమనీకవతీతనోః తాం ప్రీణీత అథాసురానభిభవిష్యథేతి తే దేవా అగ్నయేనీకవతే పురోణాశమష్టాకపాలం నిరవపన్ సోగ్నిరణీకవాన్ స్వేన భాగధేయేన ప్రీతః చతుర్ధానీకాన్యజనయత తతో దేవా అభవన్ పరాసురాః యదగ్నయేనీకవతే పురోణాశమష్టాకపాలం నిర్వపతి అగ్నిమేవానీకవంతగ్స్వేన భాగధేయేన ప్రీణాతి సోగ్నిరణీకవాన్ స్వేన భాగధేయేన ప్రీతః చతుర్ధానీకాని జనయతే అసౌ వాయుత్యోగ్నిరణీకవాన్ తస్య రశ్మయోనీకాని సాకగం సోర్గేణోద్యతా నిర్వపతి సాక్షాదేవాస్మానీకాని జనయతి తే సురాః పరాజితాయంతః ద్యావా పృథివీ ఉపాశ్రయన్ తే దేవామరుద్భ్యః సాంతపనేభ్యశ్చరన్ నిరవపన్ తాం ద్యావా పృథివీభ్యామేవో భయతః సమతపన్ యన్మరుద్భ్యః సాంతపనేభ్యశ్చరన్ నిర్వపతి ద్యావా పృథివీభ్యామేవ తదు భయతో యజమానో భ్రాతృవ్యాం సంతపతి మధ్యం దినే నిర్వపతి తర్హితే క్ష్ణిష్ఠం తపతి చతుర్భవతి సర్వత ఏవైనాం సంతపతి తే దేవాశ్వో విజయినః సంతః సర్వాసాం దుగ్ధే గృహమేధీయం చరుం నిరవపన్ ఆశితా ఏవాద్యోపవసామ కస్య వా హేదం కస్య వాశ్వోభితేతి స శ్రుతో భవత్ తస్యాహుతస్య నాశ్నన్ నహి దేవా అహుతస్యాశ్నంతి తే బ్రువన్ కస్మా ఇవగుంహోష్యామనితి మరుద్భ్యో గృహమేధిభ్య ఇత్యబ్రువన్ తమ్ మరుద్భ్యో గృహమేధిభ్యో జుహవః తతో దేవా అభవన్ పరాసురాః యస్యైవం విదుషో మరుద్భ్యో గృహమేధిభ్యో గృహే జుహ్వతి భవత్యాత్మనా పరాస్య భ్రాతృవ్యో భవతి యద్వై యజ్ఞస్య పాకత్రా క్రియతే పశవ్యం తత్ పాకత్రా వా ఏతత్ క్రియతే యన్నేధ్వా బర్హిర్భవతి రసామిధే నీరన్వాః న ప్రయాజా యుజ్యంతే నానో యాజాః య ఏవం వేద పశుమాన్ భవతి ఆజ్య భాగో యజతి యజ్ఞస్యైవ చక్షుషీనాంతరేతి మరుతో గృహమేధినో యజతి భాగధేయేనైవైనాన్ సమర్థయతి అగ్నిగ్స్పిష్టకృతం యజతి ప్రతిష్ఠ్యత్యై ఇడాంతో భవతి పశవో వా ఇడా పశుష్వేవోపరిష్టాత్ ప్రతిష్ఠతి యత్పత్నీ గృహమేధీయస్యాస్నీయాత్ గృహమేధ్యేవ స్యాత్ ఇత్వస్య యజ్ఞరుధ్యేత యన్నాశ్నీయాత్ అగృహమేధీ స్యాత్ నాస్య యజ్ఞోభ్యర్థ్యేత ప్రతివేశం పచేయుః తస్యాస్మీయాత్ గృహమేభ్యేవభవతి నాస్య యజ్ఞోవ్యుర్ధ్యతే తే దేవా గృహమేధీయే నేష్ట్వా ఆశితా అభవన్ ఆంజతాభ్యంజత అనువత్సానవాసయన్ ఏభ్యోసురాః క్షుధం ప్రాహిణ్వన్ సా దేవేషు లోకమవిత్వా అసురాన్ పునరగచ్చత్ గృహమేధీయే నేష్ట్వా ఆశితా భవంతి ఆంజతేభ్యంజతే అనువత్సానవాసయంతి భ్రాతృవ్యాదేవ తద్యజమానః క్షుధం ప్రహిణోతి తే దేవా గృహమేధీయే నేష్ట్వా ఇంద్రాయ నిష్కాసన్యదధుః అస్మానేవ స్వ ఇంద్రో నిహిత భాగ ఉపావర్తితేతి తానింద్రో నిహిత భాగ ఉపావర్తత గృహమేధీయే నేష్ట్వా ఇంద్రాయ నిష్కాసన్యదధ్యాత్ ఇంద్ర ఏవైనం నిహిత భాగ ఉపావర్తతే గార్హవత్యేజుహోతి భాగధేయే నైవై నగుం సమర్థయతి వృషభమాక్వయతి వషట్కార ఏవాస్య సహ అథో ఇంద్రియమేవ తద్వీర్యం యజమానో భ్రాతృవ్యస్య వృంతే ఇంద్రో వృత్రకం హత్వా పరాం పరావతమగచ్చత్ అపారాధమితి మన్యమానః సోబ్రవీద్ క ఇదం వేదిష్యతీతి తే బ్రువన్ మరుతో వరం వృణామహే అథ వయం వేదామ అస్మభ్యమేవ ప్రథమగం హవిర్నిరుప్యాతా ఇతి తయేన మధ్య క్రీడన్ తత్క్రీడినాం క్రీడిత్వం యన్మరుద్భ్య క్రీడిభ్య ప్రథమగం హవిర్నిరుప్యతే విజిత్యై సాతకం సూర్యేణోద్యతా నిర్భవతి ఏతస్మిన్ వై లోక ఇంద్రో వృత్రమః సమృద్ధ్యై ఏతద్బ్రాహ్మణాన్యేవ పంచ హవేగుంషి ఏతద్బ్రాహ్మణ ఐంద్రాగ్నః అథైష ఐంద్రశ్చరుద్భవతి ఉద్ధారం వా ఏతమింద్ర ఉదహరత వృత్రగం హత్వా అన్యాసు దేవతాస్వధి యదేష ఐంద్రశ్చరుర్భవతి ఉద్ధారమేవ తం యజమాన ఉద్ధరతే అన్యాసు ప్రజాస్వధి వైశ్వకర్మణ ఏకకపాలో భవతి విశ్వాన్యేవ తేన కర్మాణి యజమానో వరుంధే వైశ్వదేవేన వై ప్రజాపతి ప్రజా అసృజత తావరుణ ప్రఘాసైర్వరుణ పాశాద ముంచత్ సాకమేధే ప్రత్యస్థాపయత్ త్యంబకే రుద్రం నిరవాదయత పితృయజ్ఞేన సువర్గం లోకమగమయత్ యద్వైశ్వదేవేన యజతే ప్రజా ఏవ తద్యజమాన సృజతే తావరుణ ప్రఘాసైర్వరుణ పాశాన్ముంచతి సాకమేధై ప్రతిష్టాపయతి త్ర్యంబకై రుద్రం నిరవదయతే పితృయజ్ఞేన సువర్గం లోకం గమయతి దక్షిణతః ప్రాచీనా వేతే నిర్వపతి దక్షిణా వృద్ధిపితృణా అనాదృత్యతత్ ఉత్తరత ఏవోపవీజ నిర్వపేత్ ఉభయే హి దేవాశ్చ పితరశ్చేజ్యంతే అథో యదేవ దక్షిణార్థేభిశ్రయతి తేన దక్షిణావృత్ సోమాయ పితృపతే పురోణా సగం షట్కపాలం నిర్వపతి సంవత్సరో మే సోమః పితృమాన్ సంవత్సరమేవ ప్రీణాతి పితృభ్యో బర్హిషద్భ్యో ధారాః మాసా మే పితరో బర్హిషదః మాసానేవ ప్రీణాతి యస్మిన్ వా ఋతో పురుషః ప్రమీయతే సోస్యాముష్మిన్ లోకే భవతి బహురూపాధానా భవంతి అహోరాత్రాణామభిజిత్యై త్రిభ్యోగ్నిష్వాత్తేభ్యో మంచం అర్ధమాసా వై పితరోగ్నిష్వాత్తాః అర్ధమాసానేవ ప్రీణాతి అభివాన్యాయే దుగ్ధే భవతి సాహిపితృదేవత్యం దుహే యత్పూర్ణం తన్మనుష్యాణాం ఉపరిజర్ధో దేవానాం అర్ధః పితృణాం అర్ధ ఉపమంచతి అర్ధో హి పితృణాం ఏకయోపమంసతి ఏకాహి పితృణాం దక్షిణోపమంసతి దక్షిణావృద్ధి పితృణాం అనారభ్యోపమంసతి తద్ధి పితృన్ గచ్చతి ఇమాం దిశం వేది ముద్ధంతి ఉభయే హి దేవాశ్చ పితరశ్చేద్యంతే చతుస్రక్తిర్భవతి సర్వాహ్యనుదిశ పితర అఖాతా భవతి ఖాతా హి దేవానాం మధ్యతోగ్నిరాధీయతే అంతతో హి దేవానామాధీయతే పరిషీయా నిధ్మ ఇధ్మాద్భవతి వ్యావృత్తి పరిశ్రయతి అంతర్హితో హి పితృలోకో మనుష్యలోకాత్ యత్పరుషితినా తద్దేవానాం యదంతరా తన్మనుష్యాణాం యత్సమూలం తత్పితృణాం సమూలం బర్హిర్భవతి వ్యావృత్తి దక్షిణాస్తృణాతి దక్షిణావృద్ధి పితృణాం త్రిఃపర్యేతి తృతీయేవా ఇతో లోకే పితరః తానేవ ప్రీణాతి త్రిఃపునఃపర్యేతి షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతోనేవ ప్రీణాతి యత్ప్రస్తరం యజుషా గృహీయాత్ ప్రమాయుకో యజమానః స్యాత్ యన్న గృహీయాత్ అనాగతనః స్యాత్ తూష్ణీమేవన్యస్యేత్ న ప్రమాయుకో భవతి నానాయతనః యత్రీన్ పరిధీన్ పరిదధ్యాత్ మృత్యునా యజమానం పరిగృహీయాత్ యన్న పరిదధ్యాత్ రక్షాగుంసి యజ్ఞగుంహన్యః ద్వౌ పరిధీ పరిదధాతి రక్షసామపహత్యే అథో మృత్యోరేవ యజమానముత్సృజతి యత్రీణి త్రీణి హవేగుష్యుదాహరేయుః త్రయస్త్రయ ఏషాగుం సాకం ప్రమీజేరన్ ఏకైకమనోచీనాన్యుదాహరంతి ఏకైక ఏవైషామన్వంచ ప్రమీయతే కశిపు కశిపవ్యాయ ఉపబర్హణముపబర్హణ్యాయ ఆంజనమాంజన్యాయ అభ్యంజనమభ్యంజన్యాయ యథా భాగమేవైనాం క్రీణాతి అగ్నజే దేవేభ్యః పితృభ్యః సమిధ్యమానాయానుబ్రూహీత్యాహ ఉభయే హి దేవాశ్చ పితరశ్చేద్యంతే ఏకామన్వాహ ఏకాహి పితృణాం త్రిరణ్వాహ త్రిరహి దేవానాం ఆఘారావాఘారయతి యజ్ఞపరుషోరనంతరిత్యై నారుషేణం వృణీతే నహోతారం యదారుషేణం వృణీత యద్ధోతారం ప్రమాయుకో యజమాను స్యాత్ ప్రమాయుకో హోత తస్మాన్న వృణీతే యజమానస్య హోతర్గోపీఠాయ అపహర్హిష ప్రజాజాన యజతి ప్రజా వై బర్హిః ప్రజా ఏవ మృత్యోరుత్సృజతి ఆజ్యభాగౌ యజతి యజ్ఞస్యైవ చక్షుషీనాం తరేతి ప్రాచీనాభీతి సోమం యజతి పితృదేవత్యాహి ఏషాహుతిః పంచకర్తో వద్యతి పంచహ్యేతా దేవతాః దేవలోను వాక్యే యాజ్యా దేవతావషట్కారః తా ఏవ ప్రీణాది సంతతమవద్యతి ఋతోనాగం సంతత్యై ప్రైవేభ్యః పూర్వజా పరోను వాక్యయాః ప్రణయతి ద్వితీయజా గమయతి యాజ్యయా తృతీయేవా ఇతో లోకే పితరః అన్న ఏవైనాన్ పూర్వజా పరోను వాక్యజాత్యానయతి రాత్రిజై ద్వితీయజా ఐవైనాన్ యాజ్యయా గమయతి దక్షిణతో వదాయ ఉదంగతిక్రామతి వ్యావృత్యై ఆస్వధేత్యాశ్రావయతి అస్తు స్వధేతి ప్రత్యాశ్రావయతి స్వధానమహి వషట్కరోతి స్వధాకారో హి పితృణాం సోమమగ్రే యజతి సోమ ప్రజా జాహి పితరః సోమం పితృమంతం యజతి సంవత్సరో వై సోమః పితృమాన్ సంవత్సరమేవ తద్యజతి పితృన్ బర్హిషదో యజతి ఏ వై యజ్వానః తే పితరో బర్హిషదః తానేవ తద్యజతి పితృరగ్నిష్వాత్తాని యజతి ఏవా అయజ్వానో గృహమేధినః తే పితరోగ్నిష్వాత్తాః తానేవ తద్యజతి అగ్నిం కవ్యవాహనం యజతి ఏవ పితృణామగ్నిః తమేవ తద్యజతి అథో యథాగ్నిగ్రస్యష్టకృతం యజతి తాదృగేవ తత్ ఏతత్తేతతయే చత్వామన్విది త్రిసృహస్రక్తేషు నిదధాతి తస్మాదాతృతీయాత్ పురుషాన్నామన గృహ్ణంతి ఏతావంతో హీజ్యందే అత్ర పితరో యథా భాగం మందధ్వమిత్యాహ క్రీడాహి పితరః ఉదంచో నిష్క్రామంతి ఏషా వై మనుష్యానాందిక్ స్వామేవ తద్దిశమను నిష్క్రామంతి ఆహవనీయముపతిష్టంతే ఏవాస్మై తద్భ్రువతే యత్సక్త్యాహవనీయే అథాన్యత్ర చరంతి ఆతమితోరుపతిష్టంతే అగ్నిమేవోపద్రష్టారం కృత్వా పితృన్ నిరవదయంతే అంతం వా ఏతే ప్రాణానాం గచ్చంతి య ఆతమితోరుపతిష్టంతే సుసందృశంత్వా వయమిత్యాహ ప్రాణో వై సుసందృక్ ప్రాణమేవాత్మన్ దధతే యో జాన్వింద్రతే హరీ ఇత్యాహ ప్రాణమేవ పునరయుక్త అక్షన్నమే మదంత హేతి గార్హవత్యముపతిష్టంతే అక్షన్నమే మదంతోపతిష్టామహ ఇది వా వై తదాహ అమే మదంత పితరః సోమ్యా ఇత్యభిప్రపద్యంతే అమే మదంత పితరోథత్వాభిప్రపద్యామహ ఇది వా వై తదాహ అపఃపరిషించతి మార్జయత్యేవైనానే అథో తర్పయత్యేవ తృప్యతి ప్రజయా పశుభిః య ఏవం వేద అపబర్హిషావనో యాజో యజతి ప్రజా వై బర్హిః ప్రజా ఏవ మృత్యోరుత్సృజతి చతురః ప్రజాతాన్ యజతి ద్వావనో యాజో షట్సంపద్యంతే షడ్వా ఋతవః ఋతోనేవ ప్రీణాతి న పత్న్యం వాస్తే న సంయాజయంతి యత్పత్న్యం వాసీత యత్సంయాజయేయుః ప్రమాయుకా స్యాద్ తస్మాన్నాం వాస్తే న సంయాజయంతి పత్నియైవో పీఠాయ ప్రతిపూరుషమేకకపాలాన్ నిర్వపది జాతా ఏవ ప్రజా రుద్రాన్ నిరవదయతే ఏకమతిరిక్తం జనిష్యమాణా ఏవ ప్రజా రుద్రాన్ నిరవదయతే ఏకకపాలా భవంతి ఏకథైవ రుద్రం నిరవదయతే నాభిహారయతి యదభిహారయేత్ అంతరవచారిణకం రుద్రం కుర్యాత్ ఏకోల్ముఖే నయంతి తద్ధి రుద్రస్య భాగధేయం ఇమాం దిశయంతి ఏషా వై రుద్రస్య దిక్ స్వాయామేవ దిశి రుద్రం నిరవదయతే రుద్రో వా అపశుకాయా ఆహుత్యేనాతిష్ఠత అసౌతే పశురితి నిర్దిశేద్యం దుష్యాద్ యమేవ ద్వేష్టి తమస్మై పశుం నిర్దిశతి యది న ద్విష్యాద్ ఆహుస్తే పశురితి బ్రూయాద్ న గ్రామ్యాన్ పశూన్ హినస్తి నారణ్యాన్ చతుష్పథే జుహోతి ఏష వా అగ్నీనాం పడ్వీషో నామ అగ్నివత్యేవ జుహోతి మధ్యమేన పర్ణేన జుహోతి సృఘేష అథో ఖలు అంతమేనైవ హోతవ్యం అంతత ఏవ రుద్రం నిరవదయతే ఏషతే రుద్రభాగ సహస్వస్రాంబికయేత్యాహ శరద్వా అస్యాంబికా స్వసాః తయా వా ఏష హినస్తి యగం హినస్తి తయైవైనగం సహ శమయతి భేషజంగవనిత్యాహ యావంత ఏవ గ్రామ్యాః పశవః తేభ్యో భేషజం కరోతి అవాంబ రుద్రవది మహీత్యాహ ఆశిషమేవైతామాశాస్తే త్ర్యంబకం యజామహ ఇత్యాహ మృత్యోర్ముక్షేయమామృతాది దివా వేతదాహ ఉత్కిరంతి భగస్య లీప్సంతే మూతే కృత్వా సజంతి యథా జనం యతే వసం కరోతి తాదృగేవ తత్ ఏషతే రుద్రభాగ ఇత్యాహ నిరవత్యై అప్రదీక్షమాయంతి అపః పరిషించతి రుద్రస్యాం గర్హిత్యై ప్రవా ఏతే స్మాల్లోకాచ్యమంతే ఏత్యంబకైశ్చరంతి ఆదిత్యం చరం పునరేత్యనిర్వపతి ఇయం వా అతిథిః అస్యామేవ ప్రతిష్ఠంతి. ఓం ఇతి ప్రథమాష్టకే షష్ట ప్రశ్నః సమాప్తః.